బలపే విరహం జత కలిసే మధురం మా తలపే నీ పిలుపే ఎదలు తొలి బలపే పూజించని వీరి తేనెలే నను తాగని అనురాగని కలిపించని కలగన్నది నిజమైనది మధురం నా తల దేవే తెలుపే తొలి వలకే.